చిలిపిగా చూస్తావలా, పెనవేస్తావిలా, నిన్నే ఆపేదేలా, చివరికి నువ్వే అలా వేస్తావే వలా, నీతో వేగేదేలా. ఓ ప్రేమ కన్నుల్లో వాలే రోజు ఎంతో బాగుందని కల, కొన్నాళ్ళే అందంగా ఊరుస్తోంది, ఆపై చేదెక్కుతోంది. గడదాకా ప్రేమించే దారేదో పోల్చేదేలా, చిలిపిగా చూస్తావలా, పెనవేస్తావేలా, నిన్నే ఆపేదేలా, చివరికి నువ్వే అలా వేస్తావే వలా, నీతో వేగేదేలా. చేరగా మాటే మార్చి మాయే చేయాలా, నన్నే కా నన్నుగా ప్రేమించని ప్రేమిలా, ఊపిరే ఆగేదాకా ఏదో ఒక తోడుండలా, నన్నింతగా ఊరించేస్తూ అల్లేస్తుంది నీ సంఖ్యలా. ఇన్నాళ్ళుగా సాగిన ప్రేమ నుంచి వేరైపోతున్నా, మళ్ళీ మరో గుండెతో స్నేహం కోరి వెళుతున్నా, ప్రేమనే దాహం తీర్చే సాయం కోసం వేచానేలా, ఒక్కో క్షణం ఆసంతోషం నాతో పాటు సాగేదేలా. చిలిపిగా చూస్తా